సుగుణములే చెప్పుకుంటే, సుగుణములే చెప్పుకుంటే, సుగుణములే చెప్పుకుంటే, సుగుణములే చెప్పుకుంటే, సుగుణములే చెప్పుకుంటే, సుందర రఘురామ సుగుణములే చెప్పుకుంటే, సుందర రఘురామ సుగుణములే చెప్పుకుంటే, సుందర రఘురామ సుగుణములే చెప్పుకుంటే, సుందర రఘురామ వగలరు కలే కయిది వగలరుం కలే కయిది వగలరుం కలే కయిది వగలరుం కలే కయిది వగలరుం కలే కయిది వరతువనుచు దూరాసచే వగలరుం కలే కయిది వరతువనుచు దూరాసచే సుగుణములే చెప్పుకోండి సుందర రఘురామ సుగుణములే చెప్పుకోండి సుందర రఘురామ స్నానాది సుకర్మంబులు స్నానాది సుకర్మంబులు స్నానాది సుకర్మంబులు వేదాధ్యయనం బులెరుగ స్నానాది సుకర్మంబులు వేదాధ్యయనం బులెరుగ శ్రీనాయక క్షమించు శ్రీనాయక క్షమించుము శ్రీనాయక క్షమించుము శ్రీనాయక క్షమించుము శ్రీ త్యాగ రాజనుత శ్రీనాయక క్షమించుము శ్రీ త్యాగ రాజనుత సుగుణములే చెప్పుకోండి సుందర రఘురామ సుగుణములే చెప్పుకుంటి మగరిగమ సుగుణములే చెప్పుకోండి పదనిద మదప మదప మగరి సరిగమ సుగుణములే దాని పని దొబ మదొబ మగరి గమ పదని సరి సని సరి గరి సని సరి సన్ని దని సని ద సుగుణములే దని దని పదని పద పని ధని పని దొబ మగ మగరి గమ పదని సరి ధని దని సరి గమ గది ధని ధని సరి గరి స నీ సరి సన్ని దని సని దా సుగుణములే మమ్మ పదని దదప మదప మగది సరి ధని ధని సరి గమ పదని దాని పని దదప మ పదని సరి ధని దప ధని సరి నిరి ధని దప ధని సరి గమ గమ గమ గది ధని ధని సరి ధని దప మ పదని సరి దప ధని మ పదని సరి గరి గమ పదని సరి సరి గమ పదని సరి సరి గమ సుగుణములే ధని ధని గమ గది ధని ధని గమ గది ధని ధని సరి ధని ధని ధని ని ద ప ద ప మ ప ప మ గది మగ బ మ ద ప ని ద ధని ని ద గది మగ బ మ గది ధని ద ప మ ప ధని సరి ధని ద ప మ ప గ మ ప ధని సరి గరి స రి గ మ ప ధని సతి ధని సరి గ మ ప ధని సని ద ని సరి గ మ సు గు న మూలే దని దా దని దాని పని దద పమ పదని దాదా దని దాని పదని దాని పని దద పమ పప మద పద మ పద ప మద ప మ ప మగ మగ ప మగది సా మగది సా మగది సా ద ప మగది సా సని ద ప మగది సరి గ మ పదని ద ప మ పదని ద పదని ద మ పదని దరి దని దని నీ నీ నీ నీ దరి దని దని దరి సా దరి దరి దరి రీ రీ నీ దరి దరి దరి సరి దరి గమ సరి గమ నీ దరి గమ గ మ పదని దరి గమ గని దని రి దని ద ప మగది స సరి గ మ పదని దరి గమ ప మగది దని ద పదని దరి గది దని ద ప పదని దరి దని ద పని ద ప మగ గది సరి గ మ పదని ధని ధని ద ప మ గది గ మ మ పదని సరి గరి స గ మ పదని సరి ధని రి గ మ పదని సని ద సరి గ మ సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ Mm-hmm.